148 కర్భోరుహ సం భా కర్భోరుహ కర్భా ఇవ ఊరు యస్యాహ సా తథా మణిబంధ దాకనిష్టం కరస్య కర్భో బహ్యః ఇతి ప్రమాణాదితి భావః ఓం కర్భోరవే నమః ఆం వి కర్భము వంటి యూరువులు తొడలు గలదిగాన దేవికి కర్భోరుహాను నామమన్వర్థము. మణికట్టు మొదలుకొని చిటికిన వేలు వరకు గల చేతి యొక్క క్రింది భాగము కర్భం అనబడును అనువచనము వలన దేవి యొక్క యారు భాగములు కర్భమునంటినని తెలియనగును